మోక్షమెట్లు కలుగును 275. మోక్షమెట్లు కలుగును. శిష్య ఉవాచ భ్రమేణ ప్యన్యథా వాస్తు జీవభావః పరాత్మనః తదుపాధే రణాదిత్వా నానాదేర్నాస అర్శ్యతే. అసోస్య జీవభావోపి నిత్యో భవతి సంసృతః న నివర్తేత తన్మోక్షః కథం మే శ్రీగురో వద. 194-195. శిష్యుడు పల్కెను, పరాత్మనః సంసార రహితుడగుటచే సర్వోత్కృష్టుడగు పరమాత్మకు జీవభావః జీవత్వము భ్రమేణ వాధ్రాంతి చేతగాని అన్యథా వాజవాస్తవముగాగాని అస్తు అగుగాక. తదుపాదేశీ ఏ ఉపాధిచే జీవత్వము చెప్పబడుచున్నదో ఆ ఉపాధి అయిన విజ్ఞానమయ కోసము అనాదిత్వాత్ అనాదికాలో యమహం స్వభావో జీవః ఇత్యాది శ్లోకమున 188 చెప్పిన విధముగా అనాదేగుట వలన అనదేహ ఆత్మ వలె అనాదేగు దీనికిని నాసహ జనాసము నేష్యతే అంగీకరింపబడదు. అత ఆ కారణము వలన అనగా జీవభావమునకు హేతువగు ఉపాధి అనాదేగుట వలను దానికి నాశము అసంభావ్యము కావునను అస్య ఈ పరమాత్మ యొక్క జీవభావోపి జీవత్వము కూడా నిర్యోభవతి నిత్యమే యగును నశింపదు. సంస్కృతః సంసారము న నివర్తేత నివర్తింపదు. జీవభావము నిత్యమైన చో సంసారము కూడా నిత్యమేగాన అది నశించదు. రత్ ఆ కారణము పలన మేనకు మోక్షః మోక్షము కథం ఎట్లు? శ్రీగురో పూజ్యుడైన గురు వద చెప్పుము.